కృష్ణ యజుర్వేదాంతర్గత 16 నారాయణోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం శ్లో మాయా తత్కార్యం అఖిలం యత్ బోధాత్ యత్ అపహ్నపం త్రిపాద్ నారాయణాఖ్యం తత్ కలయే స్వాత్మమాత్రతః ఏ నారాయణతత్వ విచారణ చేయటంచేత తత్ ఆఖ్యం ఈ కనబడేదంతా నారాయణ త్రిపాదతత్వముగా తెలియగలదో, ఇదంతా ఆ నారాయణుని మాయావిలాసంగా అనుభూతమవగలదో, నారాయణుడునగా స్వస్వరూపాత్మయేనని అనుభవమవుతుందో, అట్టి శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తున్నాము. ప్రథమః ఖండః నారాయణాత్ సర్వచేతనాచేతన్ జన్మ. ఓం అథ పురుషోహ వై నారాయణో కామేత ప్రజాః సృజయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే, మనః సర్వేంద్రియాణి చ. ఖం వాయుజ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాదింద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణద్వాదశాదిత్యా రుద్రావసవః సర్వాణి చ ఛందాంసి. నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణే ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే, ఏతదృగ్వేద శిరోధీతే. ఓం 01 అథ పురుషో హ వై నారాయణో అకామేత ప్రజాః సృజేయ ఇతి. పరమపురుషుడగు శ్రీమన్నారాయణుడు ఏకస్వరూపుడు, అనన్యుడు. నేను అనేకమంది ప్రాణులను సృష్టించుకొనెదనుగాక అనే ఇచ్ఛను పొందుచున్నారు. ఒకడు కలలో అనేకమందిని కోరి కల్పించుకొని ఆ స్వప్నమును ఆస్వాదిస్తున్న తీరుగా ఆ ఇచ్ఛేయూహ భావన సంకల్పము రుచి లీల క్రీడ సరదా అని కూడా అనవచ్చు. నారాయణాత్ ప్రాణో జాయతే, మనః సర్వేంద్రియాణి చ. ఖం వాయః జ్యోతిః ఆపః పృథివీ విశ్వస్య ధారిణి. మొట్టమొదట ప్రాణతత్వమును ప్రాణులను, దాని నుండి మనస్సును, దాని నుండి పంచేంద్రియతత్వములను, శబ్దస్పర్శరుపరస గ్రంథ సూక్ష్మతత్వాలను, ఆ తత్వాల నుండి ఆకాశ వాయు జ్యోతి జలత్ పృథివీ స్థూల పంచభూతతత్వాలను, వాటితో ఈ విశ్వమును ధారణ చేస్తున్నారు. ఆయన కల్పనయే కాబట్టి ఇవన్నీ ఆయనకు అభిన్నం. కథలోని సంఘటనలు రచయితకు అభిన్నమైనట్లుగా నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయతే, నారాయణుని సంకల్పము నుండి మొట్టమొదట సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు, సంహారకర్తయగు రుద్రుడు, ఇంద్రియతత్వరూపుడు, ఇంద్రియాభిమాని, త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు, జీవుల రూపభావకుడగు ప్రజాపతి ఇవ్ బయల్వెడలుచున్నారు. నారాయణ ద్వాదశ ఆదిత్య ఏకాదశ రుద్ర అష్ట వసవః సర్వాణి ఛందాసి. నారాయణాత్ ఏవ సముత్పద్యంతే, నారాయణాత్ ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే, ఏతత్ ఋగ్వేద శిరో అధితే. అట్లాగే ఆయన నుండి ద్వాదశ 12 ఆదిత్యులు, ఏకాదశ 11 రుద్రులు, అష్ట 8 వసువులు, సకల వేదములు ఆవిర్భవించుచున్నాయి. సృష్టిలోని చరాచరములన్నీ ఆ నారాయణుని నుండే సముత్పన్నమవుతున్నాయి, నారాయణునియందే ప్రవర్తిస్తున్నాయి, తిరిగి నారాయణునియందే కథారచయితయందు కథాక్రమము వలె విలీనమగుచున్నాయే. జల తరంగాలన్నీ జలంలోనే ఉత్పన్నమయి, జలంలోనే ఉండి జలంలోనే లయమగుచున్నట్లుగా ఇట్టి నారాయణతత్వము ఋగ్వేద శిరస్సుచే, ఋగ్వేదోపనిషత్తులచే బోధింపబడుచున్నది. ఇతి ఋగ్వేదాంతర్గత ఉపనిషత్ 10 అధ్యయన ఫలం. ఇతి ఋగ్వేద శిరో ఋగ్వేదాంతర్గత 10 ఉపనిషత్ అధ్యయనంతిమ ఫలము ద్వితీయః ఖండః నారాయణస్య సర్వాత్మత్వం. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మ నారాయణః శివశ్చ నారాయణః సకృశ్చ నారాయణః ద్యావ పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వంశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యతః శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతద్యజుర్వేద శిరోధీతే. 02 అథ నిత్యో నారాయణః బ్రహ్మ నారాయణః శివశ్చ నారాయణః అట్టి నారాయణుడు నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండి ఉండువాడు. ఆయన సంకల్పమే సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు. కనుక బ్రహ్మగా ఉన్నది నారాయణుడే. తన స్వరూపమే యగు సృష్టిలోని జీవులకు శుభము ఆనందము సుఖము ప్రసాదించు శివునిగా ఉన్నది నారాయణుడే. సకృశ్చ నారాయణః ద్యావ పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వం చ నారాయణః అధశ్చ నారాయణః త్రిలోకాధిపతీంద్రియాధిపతియగు ఇంద్రునిగా ప్రదర్శనమగుచున్నది నారాయణుడే. ఆకాశముభూమిలుగా కనబడుచున్నది కూడా నారాయణుడే. నారాయణుడే కాలస్వరూపుడు. తూర్పు పడమరుత్తరము దక్షిణ ఈశాన్యవాయువ్య నేరుతి ఆగ్నేయస్థ దిక్కులుగా ఉన్నది నారాయణుడే. పైన ఊర్ధ్వము గాను క్రింద అధోదిశగాను ఉన్నది నారాయణుడే. అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవ ఇదం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యతః శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయో అస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి ఏతత్ యజుర్వేద శిరో అధితే. బాహ్యభ్యంతరాలలో సంస్థితుడై ఉన్నది నారాయణుడే. నవల రచిత నవలంతా నిండి ఉన్న తీరుగా, కలకనేవాడే కలంతా నిండి ఉన్న విధంగా, ఇప్పుడు ఇక్కడున్నట్లు ఉన్నదంతా నారాయణుడే. ఇతః పూర్వము ఇక ముందు కూడా ఉన్నది అగుచున్నదంతా సర్వము నారాయణుడే. ఆయన తప్పించి ఎక్కడా ఏమీ లేదు, ఏదీ లేదు. అట్టి పరమాత్మయగు శ్రీమన్నారాయణుడు ఈ సర్వము అగుచుకూడా, సర్వదా ఏకము అఖండము కూడా, నిష్కళంకుడు, కళంకరహితుడు, దోషరహితుడు, నిరంజనుడు, సర్వదా జ్ఞానసహితుడు, నిర్వికల్పుడు, కల్పన లేనివాడు, నిరాఖ్యాతుడు, వర్ణింపనలవి కానివాడు, శుద్ధో పరమనిర్మలుడు, ఏకో అనేకంగా కనిపిస్తూ కూడా ఏకమే అయి ఉన్నవాడు. జగత్ కల్పనచే అట్టి కల్పనకు కర్తయగు ఆత్మానారాయణునకు ఏ లోటూ లేదు. ఆ నారాయణుని ఇచ్ఛా చైతన్యము నుండి ఈ సృష్టి, సృష్టికర్త, సృష్టిశక్తులు బయల్వెడలుచున్నప్పటికీ ఆయనకు వేరే ఎక్కడా ఏదీ ఏకించిత్ కూడా లేనేలేదు. ఎవరీ కనబడే సర్వమును ఆత్మానారాయణునకు అభిన్నంగా ఎరుగుచున్నారో, సందర్శిస్తున్నారో వారు విష్ణురూపులే ఆగుచున్నారు. ఇదియే యజుర్వేదుషనిషత్తులు ఎలుగెత్తి గానం చేస్తూ వినిపిస్తున్నాయి, బోధిస్తున్నాయి. ఇది యజుర్వేదాంతర్గత. ఉపనిషత్ 51 అధ్యయన ఫలం. యజుర్వేదాంతర్గత 51 ఉపనిషత్ అధ్యయన ప్రయోజనము. తృతీయ ఖండ. నారాయణాష్టాక్షరమంత్ర. ఓమిత్యగ్రే వ్యాహరేత్. నమైతి పశ్చాత్. నారాయణాయకి పరిష్టాత్. ఓమిత్యేకాక్షరం. నమైతి ద్వే అక్షరే. నారాయణాయతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువసర్వమాయిరేతి. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుతా ఇతి య ఏవం వేద ఏతత్సామవేద శిరోధితే. ఓం నమో నారాయణాయ. 03 ఓం ఇతి అగ్రే వ్యాహరేత్. నమైతి పశ్చాత్. నారాయణాయ ఇతి ఉపరిష్టాత్. ఓం ఇతి ఏకాక్షరం. నమైతి ద్వే అక్షరే. నారాయణాయ ఇతి పంచాక్షరాణి. ఏతత్వై నారాయణస్య ఓం నమో నారాయణాయ. అట్టి నారాయణ సోహం కొరకై శ్రీమన్నారాయణోపాసన మంత్రము మనకు ప్రసాదించబడుచున్నది. ఓం ఓం మొట్టమొదట ఓం శబ్దనదముల గానంగా ఉచ్చరించబడునుగాక. నమోవు తరువాత పర ఇహ రూపములగు పరమాత్మ జీవాత్మల ఏకత్వ సూచకమగు నమో అని ఉచ్చరించాలి. నా కేవలము మా సందర్భము నారాయణాయ. ఆ తరువాత నారాయణాయ అని పలకాలి. ఒకే జలము అనేక తరంగములగు తీరుగా, ఒకే తత్వము అనేక జీవులుగా, ఓం అననది ఏకము తక్షరము అగు పరబ్రహ్మ సూచకము. అష్టాక్షరం పదం. యో హ వై నారాయణస్య అష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువన్ సర్వం ఆయురేతి. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం. తతో అమూతత్వం అశ్నుతే తతో అమూతత్వమశ్నుత ఇతి ఏతత్ సామవేద శిరో అధితే. నమచేత అఖండమగు పరబ్రహ్మము నుండి పరము ఇహము అనే రెండు చమత్కారములగు పరమాత్మ జీవాత్మ కల్పనల ద్వే అక్షరతత్వము ఉపాసించబడుతోంది. భావించువాడు భావించబడువాడు. నారాయణాయ ఇతి పంచాక్షరి. పంచప్రాణములు, పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు ఇదంతా ఉపాసన నారాయణతత్వముగుచున్నాయి. మొత్తముగా నారాయణతత్వమును ఉపాసించటమే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్ర రూపము దాల్చుచున్నది. ఈ అష్టాక్షరి మహామంత్రమును ఎవరు అర్ధ పరమార్థ సహితంగా శ్రద్ధాభక్తులతో ప్రీతిగా జపిస్తారో అట్టివారు పూర్ణాయుద్ధాయుష్కులు. ఆయుద్ధాయమును సద్వినియోగపరుచుకున్నవారు అగుచున్నారు. ప్రజాపత్య ప్రజాపతి స్థానమును పొంది ఆనందిస్తున్నారు. బ్రహ్మ అయి సృష్టి కల్పన సామర్థ్య ఆనందమును పొందుచున్నారు. ఇంద్ర పదవిని అధిష్ఠించి త్రిలోకాధిపత్యానందము పొందుచున్నారు. ధన ధాన్యపసిత్యాది సంపదలు స్వయముగా అతనిని ఆశ్రయిస్తున్నాయి. నారాయణ తత్వమును తెలుసుకుని మూర్తి శృంఖలములను తెగత్రించుకొని అమూత స్వరూపులగుచున్నారు. ఈ రీతిగా సామవేదము సామవేదోపనిషత్తులు పాడుతూ తెలియజేస్తున్నాయి. ఇది సామవేదాంతర్గత 16 ఉపనిషత్ అధ్యయన ఫలం. ఇది సామవేదాంతర్గత 16 ఉపనిషత్ అధ్యయన ప్రయోజనము. చతుర్థ ఖండ. నారాయణ ప్రణవ. ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. అకార ఉకార మకార ఇతి తానే కథా సమభ్రత్తదేతదోమితి. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణ ఏతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరికం విజ్ఞానఘనం తస్మాత్ తటిదాభమాత్రం బీచాస్య తస్మాత్ తటిదివ ప్రకాశమాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః వార్ బ్రహ్మణ్యో మధుసూదన ఓం బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యత ఇతి సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరం బ్రహ్మ ఓం ఏతదథర్వశిరోయోధితే 04 ప్రత్యక్ ఆనందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తాని ఏకథా సమభవత్ తత్తేతత్ ఓం ఇతి ఓం అకార ఉకార మకారం ఇతి ప్రణవస్వరూపము సచ్చిత్ ఆనందం పరమాత్మ జీవాత్మ దృశ్యము ఓం ప్రత్యక్ ఆనందస్వరూపమగు పరబ్రహ్మ పురుషుడు అట్టి ఓంకారమును అర్థయుక్తంగాను జాగ్రత్ స్వప్న సుషుప్త సాక్షిగాను భావిస్తూ స్మరణ చేస్తూ ఉండగా ఏ ఈ అనేకములోని ఏకమగు సత్వస్తువు అనుభవమునకు వస్తుందో అది ఏ ప్రణవము ఓం. యం ఉక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ ఓం నమో నారాయణాయ ఇతి మంత్ర ఉపాసకః వైకుంఠభవనం గమిష్యతి తత్ ఇదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తటిదాభమాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణుః అచ్యుతః ఇతి ఓంకార ప్రణవం యొక్క స్మరణచే అట్టి యోగి లేక అభ్యాసి జన్మ సంసార బంధముల నుండి విముక్తుడగుచున్నాడు. ఓం నమో నారాయణాయను మంత్రమును ఉపాసించువాడు దేహపురము ఇండివిడ్యువల్ సెల్ఫ్ నుండి వైకుంఠపురమునకు ఆల్ పర్వేడింగ్ సెల్ఫ్ చేర్చున్నాడు. సర్వాంతర్యామి సర్వతత్వ స్వరూపుడు అగు నారాయణతత్వమును సముపార్జించుకొనుచున్నాడు. సర్వవ్యాపకమగు ఆ పరమాత్మయే ఇహపరస్వరూపుడై స్వసర్వహృదయ పుండరికము హృదయ పుష్పము నందు కేవలచిత్ కేవల తెలివి స్వరూపముగు విజ్ఞానఘనమై విద్యుల్లత మేపు గా ప్రకాశమానుడు అయి అంతర్యామియే అంతరాత్మగా ప్రకాశించుచున్నారు. అంతరాత్మయే నారాయణునికి ప్రత్యక్షస్థానము అపరోక్ష స్వానుభవం సర్వభూతస్థం ఏకం వై నారాయణం కారణపురుషం అకారణం పరబ్రహ్మ ఓం. ఏతత్ అథర్వ శిరో అధితే పరబ్రహ్మస్వరూపుడగు నారాయణుడు దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణస్తు భగవన్ స్వయం నిర్మల పరబ్రహ్మస్వరూపుడు మధుకేటభ సంహార్యగు మధుసూదనుడు సమస్త జీవులయందు ఏకస్వరూపుడై సర్వదా సర్వత్రా వెలుగొందుచున్నది శ్రీమన్నారాయణుడే. ఆయనయే ఈ సమస్త ప్రపంచమునకు బ్రహ్మాండములకు కారణభూతుడైనవాడు. నాకు అనుభూతమగుచున్న సర్వదృశ్యములకు నేనే కారణుడను కదా అను జ్ఞానప్రదాత. సర్వమునకు కారణమగుచు అకారణుడై ఉన్నవారు నేను కారణపరిమితుడను కాను అకారణుడను అను ప్రజ్ఞను ప్రసాదించువారు తనకు వేరు కారణము లేనట్టివాడు ఆతడే పరబ్రహ్మము. జగత్ రూపంగా మూర్తి భవించుచున్న పరబ్రహ్మమూర్తి శాస్త్రములచే ఎలుగెత్తి ప్రకటించబడుచున్న శాస్త్రి కిమపి శాస్త్రేణ ప్రవచతీతి. ఇది ఈ రీతిగా ఆ నారాయణ భగవానుని అథర్వవేదము యొక్క అంతర్గత గానమైన 31 అథర్వణోపనిషత్తులు ఎలిగెత్తి అభివందనము చేస్తున్నాయి. విద్యాధ్యయన ఫలం. ప్రాతరధ్యానో రాత్రికృతం పాపం నాశేతి, సాయమధ్యానో దివసకృతం పాపం నాశేతి, తత్సాయం ప్రాతరధ్యానో పాపో భవతి. మాధ్యందినమాదిత్యాభిముఖోధ్యాన మధ్యందిన పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి. య ఏవం వేద ఇత్యుపనిషత్ 05 ప్రాతః అధియానో రాత్రి కృతం పాపం నాశేతి, సాయం అధియానో దివస కృతం పాపం నాశేతి, తత్సాయం ప్రాతః అధియానః అపాపో భవతి. మాధ్యం దినం ఆదిత్య అభిముఖో అధియానః పంచమహాపాతకోపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యం అవాప్నోతి అహ శ్రీమన్నారాయణ సాయుజ్యం అవాప్నోతి. య ఏవం వేద ఇది సర్వోపనిషత్సారము. ఓం నమో నారాయణాయ మంత్ర మహాత్మ్యమును తెలుపుచున్న ఈ నారాయణోపనిషత్ను ఎవ్వరు తెల్లవారుజామున పాతకాలంలో పఠిస్తారో వారు అజ్ఞానము చేత రాత్రి తెలిసి తెలియక చేసిన పాపదోషములను నశింపజేసుకొనుచున్నవారుగుచున్నారు. ఎవరు ఉదయము సాయంత్రము కూడా ఈ నారాయణోపనిషత్ను పారాయణ చేస్తారో వారు హృదయములోని సమస్త పాపవృత్తులను తొలగించుకొనుచున్నారు. ఎవరైతే మధ్యాహ్నకాలములో సూర్యభగవానునికి ఎదురుగా నిలబడి ఈ నారాయణోపనిషత్ పారాయణము చేయుచున్నారో వారు పంచమహాపాతకముల నుండి అపపాతకముల నుండి విముక్తులై పుణ్యకర్మల పట్ల ప్రేరితులగుచున్నారు, పుణ్యసంస్కారములు పొందుచున్నారు. ఈ ఉపనిషత్ పారాయణము రోజు చేయువారు సర్వవేద పారాయణ పుణ్యమునను సముపార్జించుకొనుచున్నారు. ప్రారబ్ధ కర్మణానంతరము నారాయణ సాయుజ్యమును పొందుచున్నారు. నారాయణతత్వమును ఎరిగినవారు నారాయణ స్వరూపులే అగుచున్నారు. ఇతి శ్రీమత్ నారాయణ తత్వం. ఇతి నారాయణోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.